సంతమిది, ఎవరి సొంతమిది, ఏ వసంతమిది ఎవరి సొంతమిది, ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు, ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు, ఎవరి సొంతమిది, ఏ వసంతమిది ఎవరి సొంతమిది, ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు, ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు, ఆమని చీరలు చుట్టుకొని కౌగిలి ఇల్లుగా కట్టుకొని, శారద రాత్రుల దాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకొని, చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోక చిలకల్లాగా, చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోక చిలకల్లాగా, ఏ వసంతమిది ఎవరి సొంతమిది, ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు. జిలిబిలి సిక్కుల ముక్కుల మీద జీరాడే నీ తడుకులాగా, జిలిబిలి సిక్కుల ముక్కుల మీద జీరాడే నీ తడుకులాగా, ఋతు ఏదైనా అనురాగంలో ఎన్నడు వీడని అనుబంధంలో, ఎవరి సొంతమిది, ఏ వసంతమిది ఎవరి సొంతమిది, ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు.